అతడు పరాక్రమశాలి. మానవులు గాని దేవతలు గాని వానిని చంపలేరు. బ్రహ్మ నుండి వరములు పొందినవాడు. కామరూపధారి మదమత్తుడు. మా రాజు నిన్ను చూడవలెనని ఉత్సాహపడుచున్నాడు. ఓ శోభనాంగి, అతడు మానవ రూపముతో నీ వద్దకు రాగలడు. మేము నీ ఇష్ట ప్రకారము నడుచుకొందుము. నీవా బుద్ధిమంతుని వద్దకు రమ్ము. నీ సౌందర్యమును విని నీ కతడు వసుడైయున్నాడు. నీవు చెప్పినట్లు చేయుదుము అని పలికెను. మహిషుని మంత్రి మాటలు విని మహామాయా నవ్వి గంభీరముగా ఇట్లు పలికినది. మహిషునకు దేవి విహితములు. ఓ మంత్రివర్యా, నేను దేవతలకు తల్లిని, రాక్షసులను సంహరించు శ్రీ మహాలక్ష్మిని. మీ రాజు దేవతలను బాధపెట్టినాడు. వారి యాగభాగముల అపహరించినాడు. దేవతలందరూ ప్రార్థింపగా నేను మహిషాసురుని చంపుటకు వచ్చితిని. నాకు సైన్యం అక్కర్లేదు. పెద్ద ప్రయత్నమును చేయనవసరమూ లేదు. నీవు మధురముగా మాట్లాడినందుకు సంతోషము. నీవు మహిషాసురుని వద్దకు వెళ్ళి బ్రతుకుపై ఆశ ఉన్నచో వెంటనే మీ రాజును పాతాళమునకు పొమ్మని చెప్పుము. అట్లు కానిచో పాపాత్ముడగు నాతని నిప్పుడే యుద్ధమున సంహరింతును. వానికి ఇట్లు చెప్పుము. నీవు మరణించినచో దేవతలు శీఘ్రముగా స్వర్గమును అలంకరించెదరు. మూఢుడా, నా వాడి బాణములు నాటకముందే భూమండలమును విడిచి పాతాళమునకు పొమ్ము. యుద్ధము చేయవలేననియున్నచో వీరులను వెంటబెట్టుకొని రమ్ము. అందరును యముని వద్దకు త్వరగా పంపుదును. ప్రతియుగమందు నీ వంటి మూఢులు లెక్కకు మిక్కిలిగా నా చేతిలో సంహరింపబడుచుందురు. అట్లే నిన్ను కూడా ఈనాడు తప్పక చంపెదను. ఓరి కామపీడితుడా, నాతో యుద్ధము చేయుము. నేను అనేక శస్త్రములు ధరించి అందుకు ఫలము సిద్ధించును. ఓరి దుష్టాత్మా, బ్రహ్మ ఇచ్చిన వరము కలదని గర్వించకుము. నీవు స్త్రీ చేతిలో చచ్చెదవు. కనుక స్త్రీ రూపముతో నిన్ను చంపుటకు వచ్చితిని. నీకు బ్రతుకుపై తీపియున్నచో స్వర్గమును భూమిని విడిచి పాతాళమునకు పొమ్ము అని పలికెను. అంతట మంత్రీదేవి, నీవు మదముచే గర్వించియున్నావు. ఆడుది మాట్లాడదగని మాటలను మాట్లాడినావు. అతడెక్కడా, నీవెక్కడా? మీ ఇరువురకు యుద్ధము తగినది కాదు. నీవు ఒక్కగానవు, బాలికవు. మహిషాసురుడు దృఢ శరీరుడు. మరియు అతనికి గుర్రములు, ఏనుగులతో గొప్ప సైన్యము, అనేకాయుధములతో కూడినది కలదు. ఏనుగు మాలతీ పుష్పమును నునిమినట్లు మహిషాసురుడు యుద్ధమందు నిన్ను సంహరింపగలడు. శృంగార రసమునకు విరుద్ధమగునని నేను పరుషముగా మాట్లాడుటకు భయపడుచున్నాను. దేవతలకు శత్రువైన మా రాజు నీయందు మిక్కిలి భక్తిభావముతో ఉన్నాడు. కనుక సామధానోపాయములతోనే మాట్లాడుచున్నాను. అట్లు కానిచో అసత్యమును పలుకుచున్నట్టియు లేనిపోని అభిమానమును చూపుతూ రూప యౌవనములచే గర్వించిన నిన్ను ఇప్పుడు బాణముతో చంపగలను. మా స్వామి నీపై మోహము కలిగి ఉన్నాడు. రాజ్యము, ధనము, సర్వము నీకు సమర్పించి నీకు దాసుడగును. కనుక విశాలములగు కన్నులు కలదానా, రోషమును విడిచిపెట్టుము. భక్తితో నీ పాదములపై పడుచున్నాను. శీఘ్రముగా మా రాజునకు పట్ట మహిషి విక్కము. ముల్లోకముల వైభవము నీదే. మా స్వామిని స్వీకరించి సమస్త సంసార సుఖముననుభవింపుము అని పలికెను. అది విని దేవి ఇట్లు మాట్లాడినది. ఓ మంత్రి, నీవు మహిషునకు ప్రధానుడవు. మహిష బుద్ధియే నీది. బ్రహ్మ తగిన రాజమంత్రులనొక చోట చేర్చినాడు. ఓరి మూఢుడా, నేను పురుష స్వభావము గల స్త్రీని. నీవనుకున్నట్లు నాది స్త్రీ స్వభావము కాదు. నీ ప్రభువు స్త్రీ చేతిలో చచ్చునట్లు వరము పొందినాడు. దానిని బట్టి అతడెంతటి మూర్ఖుడో తెలియచున్నది. ఒక స్త్రీ చేతిలో చచ్చుట వీరులకు దుఃఖము కలిగించును, నపుంసకులకు సంతోషకరము. అందుకే నేను స్త్రీ రూపమును ధరించి దేవతల కార్యమును సాధించుటకు వచ్చితిని. వరములు పొంది గర్వించువారు మందబుద్ధులై చచ్చెదమని భావించరు. కనుక నీవు వెళ్ళి నా మాటలను మీ రాజునకు చెప్పుము. రాజు చెప్పినట్లు నీవు నడువవలెను గదా. దేవేంద్రుడు స్వర్గమును పాలింపవలెను. దేవతలు తమ హవిర్భాగములననుభవించాలి. ఎట్లు కానిచో నాతో యుద్ధము చేయుము అని అనెను. శ్రీదేవి హితవచనములు విని, ఆ మంత్రి, నేనిప్పుడు రాజు వద్దకు వెళ్లవలెనా లేక ఈమెతో యుద్ధము చేయవలెనా? రాజు కామాతురుడై ఉన్నాడు. అతని భావమనకు విరుద్ధమైన విషయమును రాజు కెట్లు మనవి చేయదగును అని తలపోసి, ఏమైనను జరిగిన విషయమును రాజునకు తెలుపుటయే సమంజసమని ఆలోచించి తెలివికల ఆ మంత్రి తన రాజు వద్దకు వెళ్ళి చేతులు జోడించి ఇట్లు పలికెను. రాజా, ఆ దేవి సింహముపై కూర్చొని 18 భుజములతో దివ్యాయుధములు ధరించియున్నది. నీవు మహిషాసురునకు పట్ట మహిషిని కమ్మని చెప్పితిని. మా రాజు నీకు వసుక్తి సర్వభోగములను సమకూర్చునని చెప్పితిని. నా మాటలు విని ఆమె గర్వముతో నవ్వుచూ ఇట్లు పలికినది. పశువులలో అధముడైన మహిషాసురుని దేవతల కోరిక మేరకు బలి ఎత్తును. లోకములో బుద్ధిలేని ఏ స్త్రీ దున్నపోతూ భర్త కావలని కోరును. కనుక నేను యుద్ధము చేసి దేవతలకు శత్రువైన మహిషుని సంహరింతును. జీవించ తలుచుకుంటే దుష్టుడా, పాతాళానికి పొమ్ము అని మాట్లాడినది. శృంగార రసము భగ్నమగునని నేను యుద్ధము చెయ్యలేదు. ఇకపై ఆలోచించి తమ చిత్తము వచ్చినట్లు చేయుడని విన్నవించెను. మహిషుడు దేవీ వద్దకు రాయబారులను పంపుట. దూత మాటలు విని మదముతో పరవశుడైన మహిషుడు అనుభవము గల మంత్రి వృద్ధులను పిలిచి వారి సలహా నడిగెను. పండితులు పెద్దలునగు మంత్రులు, రాజా, సత్యము మేలు చేయును, ఇష్టమైనది హాని కలిగించును. కనుక మేమేమి చెప్పగలము అనిరి. మీ భావలను విని బాగుగా విచారించి శ్రేయస్కరమగు పనినవలంబింపవలగదా అని పలుకగా, గొప్ప బలము గల విరూపాక్షుడనువాడు రాజును రంజింపజేస్తూ ఇలా మాట్లాడినాడు. రాజా, ఈ స్త్రీ మదము చేత గర్వించి మాట్లాడుచున్నది. కేవలము బెదిరింపు మాటలే ఇవి. ఆడుదాని మాటలు లెక్క చేయదగినవి కావు. మనమామె మాటలకు జంకవలసిన పనిలేదు. నీవు 3 లోకములను జయించి మహావీరుడవు. ఇప్పుడొక స్త్రీకి భయపడినచో నీకు పరువు దక్కునా? నేనిప్పుడొంటరిగా వెళ్ళి ఆమెతో యుద్ధము చేసి ఆమెను చంపివచ్చెదను. నీవు నిశ్చింతగా నుండుమనెను. మరియు సైన్యముతో వెళ్ళి అనేక శస్త్రములతో ఆమె నోడింతును.